పట్టుదల. 12వది, మోక్షం పొందడానికి వాడవలసిన నిత్యంలో నమ్మకము, పట్టుదల రెండు ముఖ్యమైన మెట్లు. అవి లేకుండా మోక్షం ఎప్పుడూ సాధించలేము. నమ్మకం లేకుండా కొంతవరకు మేధాసంపన్నమైన విజ్ఞానం పొందగలం, కానీ నమ్మకంతో మాత్రమే అతి గోప్యమైన అంతఃస్థాయిని చూడగలము. పట్టుదల అన్ని అడ్డంకులు ఆశాభంగాల నుండి పోగలిగే శక్తిని మనకు ప్రసాదిస్తుంది. అంతర్జగత్తులోనూ బహిర్జగత్తులోనూ విజయాలు పొందడానికి అవసరమైన సంకల్పశక్తిని పెంపొందించుకుంటూ అది సహాయపడుతుంది. సంకల్పశక్తి సహాయంతో చెయ్యలేనిది ఏది లేదని శృతులు చెప్తాయి. ప్రపంచంలోని గొప్ప నాయకులందరూ చేసిన ఘనకార్యాల వెనుక సంకల్పశక్తి ఉంది. ఆ సంకల్పశక్తికి అడ్డు తగలినప్పుడు వ్యక్తి తప్పక తను కోరుకున్న గమ్యాన్ని చేరుతాడు. ఏమైనా సరే నువ్వు తలపెట్టిన కార్యం చేయాలని నిర్ణయించుకో. నువ్వు ఒక కార్యాన్ని చెయ్యాలని పట్టుదలతో ఉన్నప్పుడు సామాన్య అవరోధాలు ఇంకా ఉన్నా నువ్వు నీ పథాన్ని అనుసరిస్తూ వ్యాకులత చెందవు. సంకల్పం, అదే పట్టుదల, చాలా ముఖ్యమైనది. పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం, సమాజం నీకు కావలసినట్టు మార్చుకోలేవు. కానీ నీకు శక్తి, పట్టుదల ఉన్నప్పుడు జీవిత ప్రయాణం విజయవంతంగా చేయగలవు. ప్రగాఢ విశ్వాసం, స్వయం శక్తిపై ఆధారం కలిగి ఉండు. ఎల్లప్పుడూ నీలో నువ్వు నేను చేస్తాను, నేను చేయగలను, నేను చెయ్యాలి అనుకుంటూ ఉంటే అవి నీ సంకల్పశక్తిని పెంపొందిస్తాయి.